సూర్యకాంతి పుస్తకం 10వ భాగం. ఈ సిద్ధాంతం ప్రకారం సూర్యుని వ్యాసం 18,60,00,000 మైళ్ళకి కుదించబడినప్పుడే భూమి ఖచ్చితంగా ఏర్పడి ఉండాలి. ఈ 18,60,00,000 మైళ్ళు అనేది భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష యొక్క వ్యాసం. ఒకవేళ సూర్యుడే గనక ఈ వృత్త వ్యాసం కంటే పెద్దదిగా ఉంటే భూమి సూర్యుడి అంతరంగంలోపే ఏర్పడి ఉండేది, కానీ అది జరిగే పని కాదు. భూమి మొట్టమొదట ఏర్పడినప్పుడు సూర్యుని వ్యాసం సుమారుగా 18,60,00,000 మైళ్ళు గనక ఉంటే సూర్యుడు ఇప్పుడున్న 8,65,000 మైళ్ళ వ్యాసానికి కుదించబడటానికి ఎంతకాలం పట్టింది? సూర్యుడి నుంచి వెలువడుతున్న కాంతిని, వేడిమిని ఉత్పత్తి చేయటానికి సరిపోయినంత వేగంగా కుదించబడితే బహుశా 10,00,000,000 అయ్యుండవచ్చు. హెల్మ్హోల్ట్జ్ సిద్ధాంతం ప్రకారం సూర్యుడు కుదించబడితే భూమి వయసు 10,00,000,000 కంటే ఎక్కువ ఉండదు. అయినా ఇది చాలా సుదీర్ఘమైన కాలం అనిపిస్తుంది. ముఖ్యంగా భూమి వయస్సు 6,000 ఏళ్ళు మాత్రమేనన్న నమ్మకం చలామణిలో ఉన్న ఆ శతాబ్దంలో ఇది చాలా సుదీర్ఘమైన కాలమే. అయినప్పటికీ కొంతమందికి భూమి వయస్సు 10,00,000,000 కన్నా ఎక్కువే అయ్యుంటుంది అనిపించింది. భూగర్భ శాస్త్రవేత్తలు భూమి లోపల ఉండే రాళ్ల గురించి, భూమి పొరల గురించి విస్తృతంగా పరిశోధించడం మొదలుపెట్టారు. ఈ రాళ్లలో ఎలాంటి మార్పులు జరిగాయి? అవి భూమి లోపల లోతుగా ఎలా పూడుకుపోయాయి? భూమి ఉపరితలం ఎలా పైకి లేచింది, తిరిగి ఎలా లోపలికి పోయింది? కొండలు ఎలా ఏర్పడ్డాయి? ఇలా భూమికి సంబంధించిన ఎన్నో అంశాల గురించి పరిశోధిస్తూ వచ్చారు. ఈ మార్పులు ఎంత నెమ్మదిగా జరుగుతాయో అంచనా వేసి ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక దట్టమైన రాతిపొర ఏర్పడటానికి ఎంతకాలం పడుతుంది, ఒక కొండ పైకి తన్నుకు రావడానికి ఎంతకాలం పడుతుంది మొదలైన లెక్కలు కట్టేవారు. చార్లెస్ లైల్ అనే స్కాటిష్ భూగర్భ శాస్త్రజ్ఞుడు ఇలాంటి విషయాల గురించి 3 సంపుటాల గ్రంథాన్ని క్రీస్తు శకము 1830-1833 మధ్యకాలంలో ప్రచురించాడు. భూమి చాలా కాలం క్రితం నుండి మార్పులకు గురవుతూ పరిణామం చెందిందని ఈ పుస్తకంలో ఇతడు చాలా ఖచ్చితంగా తెలియజేశాడు. ఈ కాలం 10,00,000,000 కంటే చాలా పెద్దది. చాలా నెమ్మదిగా జరిగే మార్పులకు భూమి లోపల రాళ్ళు మరియు పొరలు మాత్రమే గురికాలేదు, భూమి మీద ప్రాణులు కూడా చాలా నెమ్మదిగా మార్పు చెందాయి. ఈ మార్పుని ఎవాల్యుయేషన్ అంటారు. చాలా కాలం క్రిందట జీవించిన చెట్లు మరియు జంతువుల అచ్చులతో కూడిన శిలాజాలు తవ్వకాలలో బయటపడ్డాయి. అయితే అవి ఇప్పుడున్న చెట్లలా జంతువులలా లేవు. అంటే కాలం గడిచే కొద్దీ ప్రాణులు కూడా చాలా నెమ్మదిగా మార్పు చెందుతాయనేది దీని నుంచి స్పష్టమవుతుంది. క్రీస్తు శకము 1859 లైల్ స్నేహితుడైన చార్లెస్ రాబర్ట్ డార్విన్ అనే ఇంగ్లీషు జీవశాస్త్రజ్ఞుడు ఒక పుస్తకాన్ని ప్రచురించాడు. జీవులలో ఈ మార్పులు ఎలా వచ్చాయి అనే దానిని ఈ పుస్తకంలో వివరించాడు. సహజంగా జీవ పరిణామం ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని ఇందులో సిద్ధాంతీకరించాడు. దీనినే మనం డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం అంటాం. సైన్స్ గురించి రాసిన చాలా ముఖ్యమైన పుస్తకాలలో ఇది ఒకటి. జీవశాస్త్రజ్ఞులందరూ కూడా ఇలా మందగతిలో జరిగే జీవ పరిణామాన్ని ఒప్పుకున్నారు. అంటే పరిణామం చాలా నెమ్మదిగా సాగే ప్రక్రియ. దీనికి కేవలం 10,00,000,000 సరిపోవు.